119 హాది విద్య సం ధా హాది విద్య లోపముద్రోపాసిత మనురూపేత్యర్థః ఓం హాది విద్యాయై నమః. వి హకారము ఆదియందుగల పంచదశి విద్య హాది విద్య లోపాముద్రచిత ఉపాసింపబడిన హాది విద్య మంత్రస్వరూపము గలదగుట వలన శ్రీ త్రిపురసుందరి హాది 198 లలితా త్రిశతి భాష్య విద్యాయని స్తుతింపబడుచున్నది. ఈ నామము వరణ మంత్రమునకు తద్దేశతకు గల అభేదము సూచితము.